పరమాణువుల గురించి ఎలా తెలుసుకుందాం, పుస్తకం 2వ భాగం. అయితే డెమోక్రిటస్ ఈ విషయాలన్నీ ఎందుకు నమ్మాడన్నది మాత్రం చెప్పలేదు. దీనిని బట్టి ఈ విషయాలు ఇతడి అభిప్రాయాలు అని మాత్రమే తెలుస్తుంది. కానీ ఇతర గ్రీకు శాస్త్రవేత్తలలో చాలామందికి ఈ అభిప్రాయాలు నిజమని అనిపించలేదు. అంతేకాకుండా మంచి పేరున్న గ్రీకు శాస్త్రవేత్తలు కూడా పరమాణువులు అనేవి ఉన్నాయని నమ్మలేదు. డెమోక్రిటస్ సిద్ధాంతాలని పెద్దగా పట్టించుకోలేదు, కాబట్టి డెమోక్రిటస్ అభిప్రాయాలకి అంత పేరు రాలేదు. పాతకాలంలో పుస్తకాలన్నీ చేతిరాతతో రాసినవే. ఏదైనా పుస్తకానికి ప్రతులు కావాలంటే వాటిని తిరిగి చూసి రాయాల్సిందే. ఎన్ని పుస్తకాలు కావాలన్నా చేతితో రాయడం అనేది చాలా కష్టమైన పని కావడం వల్ల చాలా ముఖ్యమైన పుస్తకాలను మాత్రమే ఎక్కువసార్లు రాసేవారు. డెమోక్రిటస్ పుస్తకాలకు అంత పేరు రాకపోవడం వలన కొన్ని పుస్తకాలను మాత్రమే ప్రతులుగా రాశారు. కానీ కాలం గడిచే కొద్దీ ఒక్కొక్క పుస్తకం చదవడానికి వీలు లేకుండా పాడైపోయాయి. కొంతకాలం తర్వాత డెమోక్రిటస్ రాసిన పుస్తకాలలో ఏ ఒక్క పుస్తకం కూడా మిగలలేదు. ఆ పుస్తకాలన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ డెమోక్రిటస్ సిద్ధాంతాలు మనకు తెలియడానికి గల ఒకే ఒక్క కారణం ఏమిటంటే, తరువాత వచ్చిన ఇతర ప్రాచీన గ్రంథాలలో డెమోక్రిటస్ చెప్పిన పరమాణు సిద్ధాంతాల గురించి రాసి ఉండటమే. డెమోక్రిటస్ పుస్తకాలు మొత్తం పాడైపోకముందే ఎపిక్యూరస్ అనే మరో గ్రీకు శాస్త్రవేత్త క్రీస్తుపూర్వము 306లో ఆ పుస్తకాలను తనంతట తానే చదివి ఒక ఆర్టెమిస్ట్ అయ్యాడు. ఎపిక్యూరస్ ఏథెన్స్ మరియు గ్రీస్ పట్టణాలలో పాఠశాలలను నెలకొల్పాడు. తరువాత అది బోధనలో ఒక ముఖ్యమైన పాఠశాల అయ్యింది. ఎపిక్యూరస్ గొప్ప పేరున్న ఉపాధ్యాయుడు. అంతేకాకుండా స్త్రీలకి కూడా చదువుకోవడానికి పాఠశాలలోకి రానిచ్చిన మొదటి వ్యక్తి. పదార్థం సమస్తం పరమాణువులతో ఏర్పడి ఉంటుందని బోధించాడు. వివిధ అంశాల మీదకు 300కు పైగా పుస్తకాలు రాశాడు. అయితే ప్రాచీన గ్రంథాలు సాధారణంగా చాలా చిన్నవిగా ఉంటాయనుకోండి. చాలా కాలం గడిచిన తరువాత కూడా ఎపిక్యూరస్ అభిప్రాయాలు అంత ప్రాముఖ్యతను సంతరించుకోలేకపోయాయి. కానీ అతడి పుస్తకాలు మాత్రం తిరిగి కొన్ని చేతితో రాశారు. అయినప్పటికీ చివరికి డెమోక్రిటస్ పుస్తకాలు లాగే ఇతడి పుస్తకాలు కూడా కాలగర్భంలో కొట్టుకుపోయాయి. కానీ పరమాణువుల యొక్క భావన కానీ పరమాణువుకి సంబంధించిన ఆలోచనలు కానీ పూర్తిగా మాయం అయిపోలేదు. ఎపిక్యూరస్ కాలానికి 2 శతాబ్దాల తరువాత ఎపిక్యూరస్ పుస్తకాలు ఇంకా చలామణిలో ఉన్న రోజుల్లోనే లోక్రటిస్ అనే రోమన్ శాస్త్రవేత్త ఆర్టెమిస్ట్ అయ్యాడు. అంటే పరమాణువుల గురించి వివరించే శాస్త్రవేత్త అయ్యాడు. ఇతడు కూడా ఈ ప్రపంచం పరమాణువులతోనే ఏర్పడిందని ఊహించాడు. లోక్రటిస్ సుమారు 56లో లాటిన్ భాషలో ఒక పెద్ద పద్యాన్ని రాశాడు. దీనికి ఇంగ్లీషులో ఆన్ ది నేచర్ ఆఫ్ థింగ్స్ అంటే వస్తువుల తత్వాన్ని గురించి అనే పేరు పెట్టాడు. ఈ పద్యంలో డెమోక్రిటస్ మరియు ఎపిక్యూరస్ ఆలోచనలకు గుర్తింపు వచ్చేటంత గొప్పగా వివరించాడు. అప్పుడు కూడా పరమాణువుల యొక్క అభిప్రాయాలకు అంత గుర్తింపు రాలేదు. లూక్రటిస్ పద్యాన్ని మరిన్ని ప్రతులుగా రాయలేదు. గ్రీక్ మరియు రోమన్ నాగరికతలు కాలక్రమంలో శిథిలం అయిపోతుంటే వాటితో పాటు ఈ పుస్తకాలు కూడా శిథిలం అయిపోయేసాగాయి. చివరికి యూరోప్లో మధ్యయుగం వచ్చేసరికి డెమోక్రిటస్, ఎపిక్యూరస్ మరియు లూక్రటిస్ రాసిన పుస్తకాలన్నీ పూర్తిగా పాడైపోవడమే కాకుండా ప్రజలు కూడా పరమాణువుల గురించి మర్చిపోయారు.